పోదారమ్మ ఎలా చిల్ల పడ్డారమ్మో ఎన్నెల్లో చిరెల్లు పూలే ఎండి గిన్నెలయ్యే నమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మ రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యస్తే చేమంతి బుగ్గ చెంగావి గల్లేరు మొగ్గ చెయ్యస్తే చేమంతి బుగ్గ చెంగావి గల్లేరు మొగ్గ ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్మో కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే సొగాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మ ఎన్నెల్లో చిరెల్లు పూలు ఎండి గిన్నెలయ్యేనమ్మా కొంగుదాటి రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగాడు